la la la la la la la la la la la la la la la la la la. ముద్దు కావాలా ముద్ద కావాలా ఆవిందా ఈవిందా నా ముద్దు గోవిందా. గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. రాసలీలలు అలు అరు ఇని రాగాలైన రాధగోలలు అలు నరు ఇని రాధా రాధా బాధితుణిలే ప్రేమారాధకుణిలే గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. ముద్దు కావాలా ముద్ద కావాలా ముద్దు కావాలా ముద్ద కావాలా ఆవిందా ఏవిందా నా ముద్దు గోవింద. గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. వాలు జళ్ళ ఉచ్చులేసిన కౌగిలింత ఖైదు వేసిన ముద్దు మాత్రం ఇచ్చుకుంటే ముద్దాయల్లే ఉండనా. గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. ముద్దు కావాలి ముద్ద కావాలి ముద్దు కావాలి ముద్ద కావాలి ఆ విందు ఈ విందు నా ముద్దు గోవింద. గోపెమ్మ చేతుల్లో రాధమ్మ చేతుల్లో